విద్యుత్ పుస్తకం 2వ భాగం. రాను అయస్కాంత రాళ్ళు ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిణామం చెందాయి. ఒక ఇనుప సూదిని అయస్కాంత రాయితో ఒక పద్ధతిలో, అంటే ఒక చివర నుంచి వేరొక చివరకు మాత్రమే బలాన్ని ఉపయోగించి రుద్దినప్పుడు సూది కూడా అయస్కాంతంగా మారుతుంది. ఇప్పుడు సూది కూడా ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. ఒక అయస్కాంత సూదిని నీటిలో ఉంచిన ఒక బెండు బిరడా మీద ఉంచినప్పుడు కానీ, లేదా ఒక సూది మీద తిరుగుతున్నప్పుడు కానీ, అయస్కాంత సూది యొక్క ఒక కొన ఉత్తర దిశను సూచిస్తుంది. నావికులు సముద్రంలో ప్రయాణించినప్పుడు భూమిని చూడలేరు, కాబట్టి ఏ దిశలో ప్రయాణిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ అయస్కాంత సూదిని వాడతారు. ఉత్తర దిశను సూచించటానికి వాడే అయస్కాంత సూదులను కంపాసులు అంటారు. క్రీస్తు శకము 1400లో యూరప్ ఖండ నావికులు ఈ కంపాసులను ఉపయోగించి సముద్రాల మీదుగా ప్రయాణించి రకరకాల భూభాగాలను కనుగొన్నారు. ఒకవేళ ఈ కంపాసులే లేనట్లయితే 1492లో క్రిస్టోఫర్ కొలంబస్కి అమెరికాను చేరటం దుస్సాధ్యం అయ్యేదేమో. మరి రుద్దిన యాంబర్ పరిస్థితి ఏమిటి? ఇది ఉపయోగకరంగా అనిపించలేదు. చాలా తక్కువ మంది ఈ విషయం గురించి ఆలోచించేవారు. సుమారుగా 1570లో విలియం గిల్బర్ట్ అనే ఇంగ్లీష్ అతను అయస్కాంతాల మీద ప్రయోగాలు ప్రారంభించాడు. ఇతడు యాంబర్ మీద దృష్టి సారించాడు. రుద్దిన తరువాత యాంబర్ ఎందుకు వస్తువులను ఆకర్షిస్తుంది? దీని ప్రత్యేకత ఏమిటి? యాంబర్ రంగు చాలా అందంగా ఉండేది, కాబట్టి దీనిని నగల తయారీలో ఉపయోగించేవారు. ఇతర నగలు కూడా యాంబర్ లాగానే రుద్దిన తరువాత ఆకర్షణ శక్తిని ప్రదర్శిస్తున్నాయా? గిల్బర్ట్ ఇతర నగలని ఉపయోగించినప్పుడు అవి కూడా యాంబర్లాగే రుద్దిన తరువాత తేలికైన వస్తువులను ఆకర్షించాయి అని కనుగొన్నాడు. ఉదాహరణకు వజ్రాలు, నీలమణులు మరియు రత్నాలు కూడా యాంబర్లాగే ప్రవర్తించేవి. నగలు తయారు చేయడంలో సాధారణంగా ఉపయోగించే రాళ్ళు మరియు ఉపయోగించని రాళ్ళు కూడా ఈ ప్రవర్తనని కలిగి ఉండేవి. యాంబర్ని గ్రీకు భాషలో ఎలక్ట్రాన్ అని, లాటిన్ భాషలో ఎలక్ట్రమ్ అని పిలుస్తారు అనే విషయం గిల్బర్ట్కు తెలుసు. కాబట్టి రుద్దిన తరువాత ఆకర్షణ ప్రదర్శించే వస్తువులను ఎలక్ట్రిక్స్ అని పిలిచాడు. ఎందుకంటే అన్ని వస్తువులు యాంబర్ ప్రదర్శించిన ధర్మాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి. ఈ ఆకర్షణని మనము ఏమని పిలుస్తాము? రుద్దిన యాంబర్ ఒక చిన్న కాగితపు ముక్కను ఆకర్షించటం అనే కొత్త శక్తిని ఏమని పిలుస్తాము? సుమారుగా 1650లో వాల్టర్ కార్లెటన్ అనే ఇంగ్లీష్ వ్యక్తి దీనిని విద్యుత్ అనగా ఎలక్ట్రిసిటీ అని పిలిచాడు. ఇదే సమయంలో యూరోప్లోని ప్రజలు ప్రకృతి గురించి బాగా అధ్యయనం చేయసాగారు. వీరు అనేక వస్తువులను అనేక విధాలుగా ప్రయోగించి ఏమవుతుంది అని పరిశీలించసాగారు. ఉదాహరణకి రుద్దిన తరువాత యాంబర్ తేలికైన వస్తువులను ఆకర్షిస్తుంది. ఇంకా ఎక్కువ సమయం గట్టిగా రుద్దితే ఏమవుతుంది? ఆకర్షణ ఏమైనా బలపడుతుందా? యాంబర్ ఏమైనా ఎక్కువ విద్యుత్ని కలిగి ఉంటుందా? ఈ ప్రయోగాన్ని ఒట్టో వాన్ గ్యూరిక్ అనే జర్మన్ వ్యక్తి చేసి పరిశీలించాడు. ఒక యాంబర్ ముక్కని ఒక గుడ్డతో బలంగా రుద్దగలిగినంత వరకు రుద్దాడు. తరువాత చేతి వ్రేళ్ల మధ్య నుంచి నొక్కినప్పుడు చిన్న చిటపటమనే శబ్దాన్ని విన్నాడు. ఇదే వస్తువుని బాగా చీకటిలో నొక్కినప్పుడు ప్రతి శబ్దంతో పాటు ఒక చిన్న కాంతి పుంజాన్ని వెలువరించింది. ఒకవేళ రుద్దటం వలన వచ్చే మొత్తం విద్యుత్ని యాంబర్ తనలో ఇమిడించుకోలేకపోయిందా? ఒకవేళ కొంత విద్యుత్ శబ్దాలను మరియు కాంతిపుంజాలను వెలువరించడం ద్వారా బయటకు వెదజల్లుతుందా?